పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 33వ భాగం. ఓడలు నీటి మీద ఎలా తేలుతాయి. కొన్ని వస్తువులు నీటి మీద తేలుతాయి, కొన్ని మునిగిపోతాయి. చిన్నదైనా సరే రాయి మునిగిపోతుంది, కానీ టన్నుల బరువు సరుకుతో సహా మరిన్ని టన్నుల బరువు ఉన్న ఓడ మాత్రం తేలుతూ ముందుకు కదులుతుంది. ఇందులో ఫిజిక్స్ ఉంది. ద్రవాల మీద వస్తువులు తేలడం గురించి భౌతిక శాస్త్రంలో సూత్రాలు ఉన్నాయి. వాటిని బయన్సీ ప్రిన్సిపుల్స్ లేదా ప్లవన సూత్రాలు అంటారు. నీరు లిక్విడ్ అనే ద్రవమే కాక ఫ్లూయిడ్ కూడా. కాబట్టి దాని మీద పెట్టిన వస్తువు ఏదైనా నీటిని అదుముతుంది, పక్కకు కదిలిస్తుంది. ఒక వస్తువు మీద భూమి కనబరుస్తున్న ఆకర్షణ శక్తికి సమానంగా దానిని అదిమే శక్తి ఉంటుంది. నీటి మీద ఉంచింది రాయి అయినా ఓడ అయినా ఆ వస్తువు ద్రవ్యరాశికి సరిపడేంత నీరు పక్కకు కదిలేదాకా నీటిని అదుముతుంది. ఈ శక్తి కారణంగా పక్కకు కదిలే నీటి ద్రవ్యరాశికి సమానంగా ప్లవన శక్తి అనే తేలడానికి సాయపడే శక్తి కూడా ఉంటుంది. ఫ్లూయిడ్ అనే ద్రవం దానిపైన ఉంచిన వస్తువు పైన కింద వేర్వేరు రకాలుగా శక్తిని కనబరుస్తుంది. రెండు చోట్ల ఉన్న శక్తిలో తేడాను బట్టి వస్తువు తేలేది మునిగేది నిర్ణయం అవుతుంది. ఇదే ప్లవన సూత్రం. ఆర్కిమిడీస్ ఈ విషయాన్ని కనుగొన్నాడు. ఆ పరిస్థితి గురించి వింతగా కథలు చెబుతారు. మొత్తానికి ఫ్లూయిడ్ కన్నా తక్కువ బరువు ఉన్న ఘన పదార్థాన్ని ఆ ఫ్లూయిడ్ మీద పెట్టినప్పుడు కొంత మునుగుతుంది. అప్పుడు మునిగిన భాగం కదిలిన నీటి బరువుకు సమానంగా ఉంటుంది అని ఆయన సూత్రీకరించాడు. భూమి ఆ ఘన పదార్థాన్ని ఆకర్షించే శక్తి కన్నా ద్రవం కనబరిచే ప్లవన శక్తి ఎక్కువైతే చాలు, వస్తువు తేలుతుంది. అప్పుడు ఆ వస్తువు బరువు గురించిన ప్రశ్న రాదు. రాయి నీటికన్నా ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది, అంటే తక్కువ పరిమాణంలోనే ఎక్కువ పదార్థం కలిగి ఉంటుంది, అందుకనే అది మునుగుతుంది. భూమి ఆకర్షణ శక్తి కారణంగా అది నీటిలో మునుగుతూ పోయి అడుగున నేలకు చేరుతుంది. రాయి కాక మరొక పదార్థమైతే దాని సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉన్న సందర్భంలో ఆ పదార్థం బరువుకు సమానంగా నీరు పక్కకు కదిలే వరకు మాత్రమే మునుగుతుంది. ఆ తరువాత ప్లవన బలం కారణంగా అది తేలుతూ ఉండిపోతుంది. ఇంట్లో గదులలో ఖాళీ ప్రాంతాలు ఉన్నట్టే ఓడలో కూడా చాలా ఖాళీ ప్రాంతాలు ఉంటాయి. హల్ అనే ముందు భాగంలో ఖాళీ ప్రాంతాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కూడా ఉంటాయి. వీటి కారణంగా ఓడ నీటిలో కొంతవరకు మాత్రమే మునుగుతుంది. అది మొత్తంగా మునిగి నీళ్లు దానిలోనికి వచ్చే పరిస్థితి రాదు. ఓడను కట్టిన స్టీల్ లోహం నీటి కంటే దట్టమైనదే, కానీ ఇక్కడ దాని ఆకారం వల్ల నిర్మాణం లోపల ఖాళీల వల్ల ఓడ తేలుతుంది. అదే బరువుగల స్టీల్ ముద్దను నీటి మీద పెడితే తప్పకుండా మునుగుతుంది. తుఫాన్ కారణంగా పడవ లేదా ఓడలోకి నీళ్లు నిండాయి అనుకుందాం, అప్పుడు అది తప్పకుండా మునుగుతుంది. మునగటం వీలు కాదు అనుకున్న టైటానిక్ ఓడ కూడా నీళ్ల కారణంగానే మునిగింది. సాంద్రత అంటే వస్తువులోని పదార్థం వ్యాపించి ఉన్న తీరు. అది మరీ దట్టంగా ఉంటే నీటిలో తప్పకుండా మునుగుతుంది. ఇక సాంద్రత అంతగా లేని వస్తువును బోలుగా మార్చుకున్నా తేలుతుంది. కొన్ని రకాల చెక్కలు తేలికగా ఉంటాయి, అంటే వాటి లోపలే గాలిగదులు ఉంటాయి, కాబట్టి ఆ చెక్కలు నీటి మీద తేలుతాయి. పొడిగా ఉన్న స్పాంజును నీటి మీద వదిలితే ముందు తేలుతుంది. దాని గాలిగదులలోకి నీళ్లు చేరిన కొద్దీ అది మునగడం మొదలవుతుంది. అయినా తేలికైన వస్తువే కాబట్టి పూర్తిగా మునగదు. ఒకే పరిమాణం గల కర్రను స్పాంజును నీటి మీద పెడితే కర్ర ఎక్కువ భాగం మునుగుతుంది. కర్రలోని ద్రవ్యరాశి సాంద్రత అందుకు కారణం. భౌతిక శాస్త్రం అని తెలియకుండానే మనిషి కొన్ని పద్ధతులను వాడుకున్నాడు. ఆ పద్ధతులే భౌతిక శాస్త్రం పేరున తరువాత ఒక చోటికి చేరాయి. అంత బరువున్న బోటు లేదా ఓడను తేలేటు చేయటంలో మనిషి ప్రదర్శించిన తెలివి సాటిలేనిదని మనకు ఇక్కడ కనిపించింది.